దుకాలం ప్రణాసీ దయాలం స్వరూపే సదా అంగ సంగే అభంగం విభూతే संगे अभंगं विभूते दुकालं प्रणासी दयालं स्वरूपे सदा अंग संगे Good.